36. జ్ఞానం లేని వైరాగ్యం నిరుపయోగం. లీలా తల్లి, నాకు మంచి జ్ఞానోపదేశం చేశావు, అయితే వాసనాక్షయం కోసం అభ్యాసం చెయ్యమన్నావు కదా. అభ్యాసం అంటే ఏమిటి? అది ఎలా పెరుగుతుంది? దయచేసి ఆ వివరాలన్నీ చెప్పు సరస్వతీదేవి. తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రభాషణం ఏతదేక పరత్వం చ తదభ్యాసం విదుర్భుధాః. ఊడ్ప్రడొట్సా 22 శ్లో 24. ఈ శ్లోకమే కొద్దిపాటి మార్పుతో భగవద్గీతలో కూడా ఉంది. వేదాంత శాస్త్రంలో ఒకే విషయాన్ని ఇంచుమించుగా ఒకే పదాలతో వివిధ గ్రంథాలలో వివిధ రచయితలు చెప్పడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది కాపీ కొట్టటం కాదు. ఒకే విషయాన్ని భావన చేసేటప్పుడు ఇంచుమించు ఒకే వాక్కు వెలువడుతుంది అనటానికి ఇది నిదర్శనం. ఆ విషయం అలా ఉంచి అసలు విషయంలోకి వెళితే ఈ శ్లోకంలో సరస్వతీదేవి అభ్యాసానికి నిర్వచనం చెబుతోంది. లీల అభ్యాసంలో 4 మెట్లు ఉన్నాయి. 1 దాన్ని గురించే ఆలోచించటం. 2 దాన్ని గురించే మాట్లాడటం. 3 ఒకరికి ఒకరు దాన్ని గురించే బోధించుకోవటం. 4 అది తప్పితే మరో పని లేకపోవటం. ఈ 4 ప్రతి ఒక్కటి అభ్యాసమే. ఈ 4 కలిపితే అది సరైన అభ్యాసం. అంతేకాదు, ఈ 4 ఒకదానికి ఒకటి నిచ్చెన మెట్లులాగా పనిచేస్తాయి కూడా. ఆయసర్వ్ 45. 1 వీటిలో చింతన వల్ల, అంటే మొదటి మెట్టు వల్ల విషయం మనస్సుకి విస్పష్టంగా పడుతుంది. 2 కథనం వల్ల, అంటే రెండవ మెట్టు వల్ల విజ్ఞులైనవారి ఏకీభావం తెలుస్తుంది. మనం అనుకునే విషయంతో విజ్ఞులు ఏకీభవిస్తున్నారంటే మనకు ఆ విషయం మీద విశ్వాసం ఇంకా పెరుగుతుంది. 3 ఒకరికి ఒకరు బోధించుకోవటం వల్ల, అంటే మూడవ మెట్టు వల్ల తెలియని కొత్త విషయాలు తెలుస్తాయి. తెలిసిన విషయాలలో స్పష్టత పెరుగుతుంది. దీనివల్ల విషయం మీద అసంభావన తొలగిపోతుంది. అసంభావనంటే ఆ విషయం మీద ఉన్న సందేహ బుద్ధి. 4 తదేక నిష్ఠ వల్ల, అంటే 4వ మెట్టు వల్ల విపరీత భావన తొలగిపోతుంది. విపరీత భావన అంటే తలకిందుల ఆలోచన. లీలా అభ్యాసం కావాలనుకునేవారు విరక్తిని కూడా సాధించాలి. వేదాంత విషయాలను శ్రవణం చెయ్యాలి. దృశ్యమంతా మిథ్యా అని తెలుసుకోవడం ద్వారా ఆత్మయందు ఆసక్తి పెంచుకోవాలి. లీలా కొందరు రాగద్వేషాలను తొలగించుకోకుండానే, దృశ్యం మిథ్య అనే విషయాన్ని మనస్సుకు సరిగ్గా పట్టించుకోకుండానే మొండితనంగా వైరాగ్యాన్ని అభ్యసిస్తూ తపస్సులు నియమాలు చేస్తూ ఉంటారు. అలాంటి తపస్సుల వల్ల మంచి ఫలం లేకపోగా వ్యతిరేక ఫలమే ఉంటుంది. వాళ్ల సంస్కారంలో ఉన్న రాగద్వేషాలు ఏదో ఒకనాడు పెట్రేగి వారికి తీవ్రమైన దుహకాలను కలిగిస్తాయి. కనుక దృశ్యం మిథ్య అనే జ్ఞానం ద్వారా రాగద్వేషాలను తొలగించుకోవటమే ముఖ్యం. ఈ విధంగా సరస్వతీదేవి బోధించగా లీలాదేవి సంతోషపడి వెంటనే సమాధి అభ్యాసం ప్రారంభించింది. సరస్వతీదేవి కూడా తనకు సహజస్థితిగా ఉన్నటువంటి సమాధిస్థితిలో నిశ్చలంగా ఉండిపోయింది.